51 విద్యావతరణ ప్రక్రియ. రాముడు, గురుదేవ, మీ తండ్రిగారు లోకుల ప్రవృత్తిని చూసి బాధపడి వారిని ఉద్ధరించటానికి ఆత్మవిద్యను వారికి అందించాలని భావించారని మీరు చెప్పారు కదా. ఆయన అలా ఎందుకు చేయవలసి వచ్చింది? విద్యావతరణ ప్రక్రియ ఆయన ఎలా నిర్వహించారు? కొంచెం వివరంగా చెప్పండి. వశిష్ఠుడు, రామ, మా తండ్రి నన్నెందుకు సృష్టించాడో, సృష్టించి నాకు పని ఏమి ఒప్పచెప్పాడో ఆ వివరాలను నీకు చెప్పాను. ఇలాగే మా తండ్రి సనత్కుమారులు మొదలైన మహాత్ములను, నారదాది దేవర్షులను కూడా ఈ పని కోసమే సృష్టి చేశాడు. వాళ్లందరికీ కూడా నాకు బోధించినట్లే కర్మ మార్గాన్ని, ఉపాసన మార్గాన్ని, జ్ఞానమార్గాన్ని కూడా విస్తారంగా బోధించి మానవులను ఉద్ధరించమని ప్రేరేపించాడు. కృతయుగం ఉన్నంతవరకు మా పని సులభంగానే జరిగిపోయింది. కృతయుగం వెళ్లి త్రేతాయుగం ప్రవేశించేసరికి ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. వేదోక్తమైన కర్మానుష్ఠానం ప్రజల్లో తగ్గిపోయింది. అప్పుడు మహర్షులంతా ఆలోచించి లోకంలో ధర్మమార్గాలను నిలబెట్టడం కోసం భూమిని పరిపాలించే రాజులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రాజుకి దేశాలను పంచి ఇచ్చారు. ఆయా దేశాలలో ఆయా రాజులకి ఆయా ఆయసర్ 62. ప్రజలకి మధ్య నడిచే వ్యవహారాలు, సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలో నిర్ణయం చేస్తూ ధర్మశాస్త్ర గ్రంథాలు రచించారు. ఆయా రాజులకు, ఆయా ప్రజలకు ధర్మార్థకామాలు సాధించడం కోసం యజ్ఞశాస్త్రాలను రచించారు. ఇలా మహర్షులు ఏర్పాటు చేసిన ధర్మ వ్యవస్థల వల్ల త్రేతాయుగా ప్రజలకు మంచి ప్రయోజనం కలిగింది. కాని కాలచక్రగమనంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయేటప్పటికీ ప్రజలకు ధర్మాసక్తి తగ్గి భోగాసక్తి పెరిగింది. రాజులకు అంతకు ముందు దాకా రాజ్యపాలన అంటే అది ఒక ఉపాసనలాగా ఉండేది. ఆ భావన పోయి క్రమంగా రాజ్యపాలనంటే ఆధికార జులుంగా మారింది. దాంతో రాజులు ఒకరి రాజ్యాలను మరొకరు ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. రాజ్యాల కోసం యుద్ధాలు మొదలైనాయి. ఈ యుద్ధాల వల్ల రాజులకు, రాజుల నుంచి ప్రజలకు అష్టకష్టాలు వచ్చి పడ్డాయి. ఇలాంటి దశ వచ్చేసరికి మాబోటి మహర్షులంతా ప్రజలకు వివిధ మార్గాలలో జ్ఞానోపదేశాలు చేశారు. రామ, మేము మొట్టమొదట ఈ ఆధ్యాత్మిక విద్యను రాజులకే ఉపదేశం చేశాం. అధ్యాత్మ విద్యా తేనేయం పూర్వం రాజసువర్ణిత, తదను ప్రసృతాలోకే రాజవిద్యేతిదాహృత. ముడోట్వ్య ప్రడోట్ సడోట్ 11 శ్లో. అందువల్లే ఈ విద్యకు రాజవిద్య అని ప్రజల్లో నానుడి ఏర్పడిపోయింది. రాజగుహ్యం అనే పేరు కూడా వచ్చింది. ఈ విద్య వల్ల గొప్ప గొప్ప రాజులెందలో జ్ఞానసంపన్నులే అత్యంత సమర్థవంతంగా రాజ్యపరిపాలన చేస్తూ కూడా తమలో తాము అత్యంత సుఖంగా ఉండేవాళ్లు. కల్లోలము ఉండేది కాదు, మనస్సుల్లో